विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం తూమణి మా పాసురం యొక్క తాత్పర్యం. ఉజ్వలమైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టూనూ దీపములు ప్రకాశించుచుండగా అగ్రదూపముల పరిమళము నాసికను వశమనర్చుకొనుచుండ నిద్రపోవు ఓ అత్త కూతురా. మణికవాటము యొక్క గడియను తీయుము. ఓ అత్త, నీవైన ఆమెను లేపుము. నీ కుమార్తె మూగద లేక చెవిటిదా లేక మందకొండి మనిషియా? ఎవరైనా నీవు కదిలినచో మేము సమ్మతింపుమని కాపలా ఉన్నారా? లేక మొద్దునిద్దుర ఆవేశించినట్లు ఎవరైనా మంత్రం వేసినారా? మహామాయావి, మాధవ, వైకుంఠ నివాస అని అనేకములైన భగవన్నామములను కీర్తించి ఆమెను మేల్కొన్నట్లు చేయుము అని భావము. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.